నాకు వైఫై పనిచేస్తుంది లేదా అదే చెప్పు. అక్కయ్య చిన్నప్పుడు మా చిన్నతనాల్లో బావగారు లండన్ వెళ్ళినప్పుడు అక్కడ పెరవల్లో ఉండేది, ముట్టూరులో ఉండేది, పెరవల్లో ఉండేది. అప్పుడు మమ్మల్ని వాళ్ళ పిల్లలు మేము ఒకటే వయసు కనుక వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా చూసి జడలేసి బొట్లు పెట్టి అన్నీ చేసేది, మాకు చేసేది. పొద్దున్నే కడుపులో నొప్పి వస్తుందేమోనని అవి ఇవి తింటే కడుపులో నొప్పి వస్తుందేమో అల్లం రసం అల్లం ధనియాలన్నీ తీసి రసం పోసేది, వద్దో మొర్రో అన్నా కూడా పోసేది, ఎర్రమందు పోసేది. అట్టాగే ఎంతో ఇదిగా ఉండేది, కేకలేసేది ఏదైనా అల్లరి చేస్తే. మళ్ళీ సరే ఎప్పుడు ఎంతో ప్రేమగా ఉండేది. హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా ఒకసారి మధ్యాహ్నం నుంచి వెళ్ళేదాన్ని, ఎప్పుడున్నా పొద్దున్న వచ్చి సాయంత్రం దాకా ఉండవే అంటే మా గోపాలకృష్ణతో పాటు వెళ్ళి అక్కడ ఉండి సాయంత్రం దాకా ఉండి మళ్ళీ రాత్రి 8 వచ్చేవాడు, వాడితో వచ్చేదాన్ని. అప్పటిదాకా ఇద్దరం కబులు చెప్పుకుంటూ ఆ గదిలో కూర్చునేవాళ్ళం, ఒకే మంత మీద పడుకునేవాళ్ళం, పక్కన పడుకొని పెట్టుకునేది. అదేమిటి తర్వాత చెప్పాక, ఫస్టే అందంగా ఉండేదని, చాలా చక్కగా ఉండేది, మంచి రంగు పసిగా ఉండేది అక్క. పాటలు పాడేది ఎప్పుడూను. సరే ఇంకేంటి చెప్తున్నాను, మర్చిపోయాను. అక్క ఎప్పుడు ఫోన్ చేసినా నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, జాగ్రత్త అశ్రద్ధ చేస్తే మేము అటాకి చేశాను, చక్కగా అవి ఇవి తిని తాగు, జాగ్రత్త చూసుకో, ఆయన కూడా జాగ్రత్తగా చూసుకో, అన్నీ చేసి పెట్టు అది ఇది అని చెప్తూ ఉండేది. అది ఆశ్రద్ధ చేయకు, తాగు అవి తాగు ఇవి తాగు తినమని చెప్పేది. ఎంతో ప్రేమగా చూసేది మా గోపాలకృష్ణ నట్టు పెట్టుకుని వాడిని ఎంతో ప్రేమగా చూసింది శివ. అందరున్నా మాకు మా అపజల్లు ఎవరికి కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలు అవి లేవు, ఎప్పుడు ఒక మాట కూడా అనుకోలేదు మేము, ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళం, ఒకళ్ళని చూస్తే ఒకళ్ళం. చాలా అది చాలా బాధగా ఉంది అక్కయ్య. మీ అందరూ కలిసిమెలిసి చక్కగా ఉండండి నాన్న. అమ్మ అమ్మ ఉన్నప్పుడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా మీరందరూ అట్లా ఉండాలి. మేము వస్తూ ఉంటాం కానీ రేపు సంవత్సరకాలకి రాలేను, వచ్చిన దగ్గర నుంచి బాబాయ్ కొంట్లో బాగుండేది. అది బాగుంది. ఇంకేముంది తర్వాత వస్తాను, రేపు సంవత్సరకాలకి రాగలను నేను చెప్పలేను, తర్వాత వస్తాను. కానీ మనసులో బాధగా ఉంది, వచ్చి మూడు రోజులు ఉన్నాను, ఇప్పుడు కూడా వస్తే బాగుండనుంది కానీ రాలేని పరిస్థితిగా ఉంది నాకని చెప్తా అది.